భౌతిక శాస్త్రం ఎలా మారింది? పుస్తకం 15వ భాగం. మరి ఆ శక్తి ఏదో అంత బలమైంది అయితే రేడియో ధార్మిక ఉద్గారం జరిగేదిలా? సమాధానం క్వాంటం సిద్ధాంతపరంగా దొరికింది. కేంద్రకంలో ఎలక్ట్రాన్లు లేకపోతే బీటా క్షయం ఎలా జరుగుతుందో దానికి సమాధానం ఇచ్చిన వారు ఎన్రికో ఫెర్మి. ఎలక్ట్రాను ప్రోటాన్ని ఉద్గారించినట్టే న్యూట్రాను ఎలక్ట్రాన్ని ఉద్గారించి ప్రోటాన్గా మారిపోతుంది. ప్రొఫెసర్ ఫెర్మి ప్రకారం బీటా ఎలక్ట్రాను శక్తి స్థిరంగా ఉంటుంది. దీనితో జనంలో అలజడి బయలుదేరింది. శక్తి నిత్యత్వ సూత్రం గాలికి పోయింది. అయితే దీనికి సరళ పరిష్కారం ఉంది. ఇంతలో పరమాణువుని ఇంకా శోధించడానికి న్యూట్రినోలను ఫెర్మి వాడుతున్నాడు. యురేనియంని న్యూట్రాన్లతో ఢీకొన్నాడు. అప్పుడు అందులోంచి బయటికి వచ్చేదేంటో కొంతకాలం ఎవరికీ అర్థం కాలేదు. కానీ అర్థమైనప్పుడు యురేనియంని బేరియం క్రిప్టాన్లుగా ఫెర్మి ఛేదించాడు. దానితో ఓ కొత్త అధ్యాయం తెరుచుకుంది. ఫెర్మి నిజంగానే పరమాణువుని బద్దలు కొట్టాడు. అలా ఉత్పన్నమైన న్యూట్రాన్లు మరిన్ని అణువిచ్యుతులకు దారితీస్తే అపారమైన శక్తి విడుదల అవుతుంది, విస్ఫోటం అవుతుంది. దాని సాంకేతిక పర్యవసానాలు అందరికీ తెలిసినవే. హిరోషిమాపై అణుబాంబు. ఇంతలో శుద్ధ భౌతిక శాస్త్రం ముందుకు దూసుకుపోతోంది. కేంద్రకంలో ప్రోటాన్లని ఏదో బలమైన శక్తి కలిపి ఉంచుతోంది. ఫోటాన్ల వినిమయం చేత విద్యుదయస్కాంత చర్యలు సాధ్యమైనట్లే. దీనితో గామో సూచించిన ఓ సామాన్య ఉపమానం, బలవత్తర బలం కూడా మెసాను వినిమయం వల్ల జరుగుతాయి. అంచనా వేయబడ్డ ద్రవ్యరాశి (1/7 ఇంటూ ప్రోటాను ద్రవ్యరాశి. కొన్ని అడ్డంకుల తరువాత 1947లో అలాంటి కణం కనుక్కున్నారు. మొట్టమొదటి జపాన్ దేశపు నోబెల్ బహుమతి గ్రహీత హెచ్యు యుకావా. శాస్త్రవేత్తలకి ఇప్పటికీ 4 రకాల బలాలు తెలుసు. 1 బలవత్తరం, కేంద్రకాన్ని కలిపి ఉంచుతుంది. 2 బలహీనం, బీటాక్షయం కలిగిస్తుంది. విద్యుదయస్కాంతం పరమాణువుని కలిపి ఉంచుతుంది. గురుత్వం